పు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం మరల మరల ప్రతి ఏడు మధుర మధుర గీతం జన్మదిన వినోదం తూరుపు సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం సింధూరపు మందారపు వన్నెలలో ఉదయరాగం హృదయగానం ఉదయరాగం హృదయగానం కన్నులతో చెలిని చేరి పలుకరించు మగవారు మనసులోన పరిమళించు వెన్నెలతో ప్రియుని చూచి పరవశించు ప్రియురాలు జీవితమే స్నేహమయం ఈ జగమే ప్రేమమయం ప్రేమంటే ఒక భోగం కాదు కాదు సింధూరపు మందారపు వన్నెలలో